137 సర్వావగుణవర్జిత సం భా సర్వావగుణవర్జిత అవమానహేతనశ్చ తే గుణాశ్చ తథా ఆధ్యాత్మిక సంబంధేన ఆరోపితా సత్వ శంకర గ్రంథరత్నాప దైహ సమష్టిగా అంతఃకరణ ధర్మాః కామాదేహ వ్యష్ట సర్వే చ అసగుణాశ్చ తథా సర్వాంతర్యామిత్వేన సర్వానుసీతన్వేజిపి తదుపాధినిష్ట ఉత్తమ ధమధర్మయః న సంబధ్యతే మఠాదినిష్టు ఆకాశవత్కోశాంతర్గత ఖడ్గవద్వా సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే దౌడ్నుపై బాహ్యదోషః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోకదోహఖేన బాహ్యః ఇతి శ్రుతేః ఓం 39 సర్వభూతాంతరాత్మయే నమః అసున్నా వి అవమానమునకు హేతువులైన గుణములు అవమానగుణములు ఆధ్యాత్మిక సంబంధముచేత సమష్టియందు ఆరోపింపబడిన సత్వ రజస్తమోగుణములు వ్యష్టి సూక్ష్మ శరీరము నందు ఆరోపితములు అంతఃకరణ ధర్మములు నయన కామాదులు ఇవన్నీ యోగగుణములు ఇట్టి యనగుణముల స్పర్శ లేనిదిగాన దేవి సర్వావగుణవర్ణిత ఎనబడును సర్వాంతర్యామరూపిణియే దేవి సర్వగుణములతో అనుస్యూతముగా సంబంధము కలదైనను ఆయాయుడోత్పాదులయందున్న ఉత్తమ అధమ ధర్మములతో ఘటాకాశము వలె 214 లలితా త్రిశతి భాష్య కోశాంతర్గతమైన ఒరయందున్న ఖడ్గమువలె సంబంధరహితమైయుండును సర్వలోక చక్షుస్థానీయుడైన సూర్యుడు నేత్ర సంబంధమైన దోషముల చేత సంలిపుడుగాడు. ఆ రీతిగానే సర్వభూతముల యంతరాత్మరూపముతో ఉన్న ఏకము అద్వితీయము నైన పరమాత్మ సత్వాదిగుణ జన్యములైన బాహ్యదహకములతో సంసక్తుడు కాడు అను శృతివచనము వలన పరమేశ్వరి సర్వావగుణవర్జితయని తెలియనగును